పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 20వ భాగం. గాలిలో వేడిమి కారణంగా, వేడిమిలో తేడా కారణంగా పొరలు ఏర్పడతాయి. ఇటువంటి పొరలు ఒకదాని పక్కన ఒకటి ఉండి, రెండింటి మధ్యన వేడిమి తేడా ఒక స్థాయి కంటే ఎక్కువ ఉన్న చోట ఎండమావులు కనబడతాయి. ఎండ వేడిమికి తారు రోడ్డు బాగా వేడెక్కుతుంది. అందుకు దాని నలుపు రంగు కూడా ఒక కారణం. కాబట్టి రోడ్డుకు తగిలి ఉన్న గాలి కూడా బాగా వేడెక్కుతుంది. ఆ పైనే ఉన్న గాలి అంత వేడిగా ఉండనవసరం లేదు. ఆకాశం మేఘాల నుంచి వచ్చిన వెలుగు ఈ రెండు పొరలలో నుంచి నేలను తాకుతుంది. అక్కడ వేడి తేడా కారణంగా ఆ వెలుగు గ్లాసులోని పెన్సిల్లాగే వంగినట్టు కనబడుతుంది. మనం దూరం నుంచి చూసినప్పుడు కాంతిలో వంపు కనబడదు. కానీ వంపు కారణంగా కనిపించిన దృశ్యం నేరుగా మన కళ్ళ ముందు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆకాశంలోని వెలుగు రోడ్డు మీద ఉన్న నీటిలో ప్రతిఫలించిన భావం కలుగుతుంది. నీటి మీద ఆకాశపు నీడలను చూడటం మనకు అలవాటు. కాబట్టి ఆ రకం దృశ్యాన్ని మనం తేలికగా ఊహించుకుంటాం. లేని నీరు ఉన్నట్లు కనిపించే ఈ రకం ఎండమావులు వేసవిలో రోడ్డు మీద, వేడి భూమి మీద మామూలుగా కనబడతాయి. కానీ గాలిలో వేడి తేడా ఉన్న మిగతా చోట్ల కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి నీటితో పాటు మరికొన్ని దృశ్యాలు కూడా ఎండమావులలో కనబడతాయి. ఎండలో చాలాసేపు నిలబెట్టిన ఒక ముదురు రంగు కారు మీదకు పరిశీలనగా చూడండి. అక్కడ మీకు రోడ్డు అటువైపు ఉన్న భవనాలు, ఇతర భాగాల దృశ్యం కనిపించే వీలు ఉంటుంది. ఆకాశం నీడ నీడలాగా కనబడితే కారు మీద పడిన నీడలో మాత్రం అవతటి దృశ్యం కనబడుతుంది. గాలిలో రెండు పొరలు కొంత వేడిగానే ఉన్నప్పుడు కనిపించే ఎండమావులు ఒక రకం. ఇక చల్లని గాలి మీద వేడిగాలి ఉన్నప్పుడు మరొక రకం ఎండమావులు కనబడతాయి. ఇక్కడ కాంతి కిందకు మళ్ళుతుంది. ఆ మలుపులో దూరాన ఉన్న దృశ్యాలు కనబడతాయి. సముద్ర ప్రాంతాలలో ఈ రకం ఎండమావులు కనబడతాయి. చల్లని నీటి మీద ఏర్పడిన వేడి గాలిపొర వీటికి కారణమవుతుంది. అప్పుడు నీటి మీదనే ఉన్న పడవ ఎక్కడో దిశ్చక్రానికి అవతల దూరంగా నిలబడినట్టు కనబడుతుంది. అదే పద్ధతిలో కొండలు, భవనాలు గాలిలో తేలుతున్నట్టు కనబడతాయి కూడా. ఎండమావులలోని వింత దృశ్యాల వెనుక వక్రీభవనం, పరావర్తనం అనే రెండు భౌతిక ప్రక్రియలు ఉన్నాయి. ఒక వస్తువు మీద పడిన వెలుగు దారి మళ్ళీ మరో పక్కకు పోవడాన్ని పరావర్తనం లేదా ప్రతిఫలనం అంటారు. ఈ లక్షణం వల్లనే మనకు అద్దంలో దృశ్యం కనబడుతుంది. కాంతి పరావర్తనం చెందక వంకర తిరిగినప్పుడు జరిగిన చర్యను వక్రీభవనం అంటారు. ఒకే చోట ముందు వక్రీభవనం, ఆ తరువాత పరావర్తనం జరిగితే వింత దృశ్యాలు కనిపిస్తాయి. ఎండమావులు గాలిలో తేలుతూ కనబడతాయి. మంచుకొండలు ఉండే చల్లని ప్రాంతాలలో గాలి వేడెక్కినప్పుడు ఫాటా మోర్గానా అనే ఎండమావులు పుడతాయి. వాటిలో దూరాన ఉన్న కొండలు, వాటి అంచుల దృశ్యాలు తలకిందులుగా కనబడతాయి. కనబడిన దృశ్యంలో కోటలు, గోపురాలు గాలిలో నీళ్ల మీద తేలుతూ ఉన్నట్లు వింతగా కనబడతాయిట. వెలుగు రకరకాలుగా దారి మారటం కారణంగా దృశ్యాలలో లేని మార్పులు కనబడతాయి. ఈ వివరాలను భౌతిక శాస్త్రం గమనించి చెప్పిన తరువాత వాటి రహస్యం అర్థమయ్యింది.